పదిహేను తత్వజ్ఞానానికి ప్రతిబంధకం. వశిష్ఠ మహర్షి పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఈ విధంగా చెప్పేటప్పటికీ శ్రీరాముడు మరో కీలకమైన ప్రశ్న లేవదీశాడు. రాముడు మహర్షి, లోకంలో ఏదైనా విషయాల గురించి తెలుసుకోవాలంటే ఇంద్రియాలుగాని అనుమాన ప్రమాణాదులుగాని ప్రమాణంగా పనిచేస్తున్నాయి. ఇలాంటి ప్రమాణాలేమో కొమ్మ, చందమామ వంటి దృశ్య పదార్థాలను సత్పదార్థాలని చెబుతున్నాయి. కాని మీరు అవన్నీ అసత్పదార్థాలనేస్తున్నారు. కొమ్మకి చందమామకి మధ్యలో ఉన్న పరమాత్మ స్వరూపం ఉందే, అది ఏ ప్రమాణానికి దొరకదు. అందుచేత మనకు తెలిసిన ప్రమాణాలన్నీ అలాంటి పరమాత్మ స్వరూపం అనేది లేనిదే అసత్తే అంటున్నాయి. కాని మీరు మాత్రం ఇదొక్కటే సత్యమైన సత్త కలది అంటున్నారు. ఇది లోక విరుద్ధంగా లేదా? వశిష్ఠ మహర్షి, రామ, పరమాత్మ స్వరూపం ఏ ప్రమాణానికి దొరకదని చెప్పడం కుదరదు. ఉపనిషత్తులలోని మహావాక్యాలు అనే ప్రమాణం వల్ల పరమాత్మ స్వరూపం గ్రహింపబడుతుంది. అయితే వినే వాళ్లకు కొన్ని పాప ప్రతిబంధకాలు ఉండటం వల్ల వాళ్లకు ఆ మహావాక్యాలు వినంగానే పరమాత్మ జ్ఞానం కలగటం లేదు. కనుక ముందుగా మానవులు ఆ ప్రతిబంధకాలను పోగొట్టుకోవాలి. ఈ ప్రపంచం సత్యం అనుకోవటమే ఆ ప్రతిబంధకం. దృశ్యమంతా మిథ్యే అనే జ్ఞానమే ఈ ప్రతిబంధకాన్ని తొలగించే ఉపాయం. కనుక ప్రతిబంధకాన్ని తొలగించుకుంటే తత్వమసి మొదలైన మహావాక్యాలు ప్రమాణభూతములై నీకు పరమాత్మ జ్ఞానాన్ని కలిగిస్తాయి. రాముడు గురుదేవ, దృశ్యం సత్యమనే జ్ఞానం ఉంటే అది బ్రహ్మజ్ఞానానికి ప్రతిబంధకం ఎందుకు కావాలి? వెంకయ్యను గురించి జ్ఞానం ఉంటే పుల్లయ్యను గురించిన జ్ఞానం కలగకూడదా? వశిష్ఠుడు ఒక విషయం గురించిన జ్ఞానం కలగాలంటే ఆ విషయం మన అంతఃకరణంలో ప్రతిబింబించాలి. కనిపించే దృశ్యమంతా సత్యమే అనే జ్ఞానం కనుక ఒక అంతఃకరణానికి ఉంటే అలాంటి అంతఃకరణంలో పరబ్రహ్మ ప్రతిబింబించటం సాధ్యం కాదు. పరబ్రహ్మ ఏ అంతఃకరణంలో ప్రతిబింబిస్తుందో ఆ అంతఃకరణంలో ఉన్న అజ్ఞానాన్ని పరబ్రహ్మ తగలబెట్టి తీరుతుంది. ఈ విధంగా దృశ్యానికి పరబ్రహ్మకి పరస్పరం విరోధం ఉండటం వల్ల ఈ రెండింటి జ్ఞానం ఏకకాలంలో కలగటం అసంభవం. రాముడు గురుదేవ, నా సందేహం తీరలేదు. వెలుగు చీకటి పరస్పర విరోధులు, ఆ రెండూ ఒకేసారి కనిపించటం సాధ్యం కాదు. కాని ఈ రెంటింటినీ గుమ్రించిన జ్ఞానం ఒకే మనస్సులో ఉండటం సాధ్యమే కదా? అలాగే ఒక బుద్ధిలో దృశ్యజ్ఞానం ఉన్నప్పటికీ, అంటే దృశ్యము సత్యమే అనే భావం ఉన్నప్పటికీ బుద్ధిలో ద్వైతం ప్రతిబింబించని దశలు కొన్ని ఉంటాయి. సుషుప్తి దశ ఉంది, ఉదాసీన దశ ఉంది. ఇలాంటి దశలలో ఏ ద్వైత దృశ్య ప్రతిబింబమూ ఉండదు. అలాంటి సమయాల్లో ప్రతిజీవికి స్వచ్ఛమైన పరబ్రహ్మ స్వరూపం అనుభవంలోకి రావాలి కదా? ఎందుకు రావటం లేదు? వశిష్ఠుడు, రామ, తెలిసిన విషయంలోనే పొరపాటు పడుతున్నావు. ఈ దృశ్యం అంతా కలిసి అసత్యం అనే స్థిర నిశ్చయం లేనివాడికి ఒక్క క్షణం కూడా బుద్ధిలో ద్వైత దృశ్య ప్రతిబింబం లేని దశ ఉండదు. ఒక అద్దం ఆయసర్ 21 ఉందనుకో, దానిలో ప్రతిబింబం లేని దశను నువ్వు ఊహించగలవా? ఏమీ లేకపోతే ఆకాశంలోని మబ్బులైనా ప్రతిబింబిస్తాయి, సూర్యకిరణాలైనా ప్రతిబింబిస్తాయి. బుద్ధి కూడా అద్దం లాంటిదే. సుషుప్తి దశలోనూ ఉదాసీన దశలోనూ కూడా దానిలో అజ్ఞాన ప్రతిబింబం ఉంటుంది. కనుకనే దానిలో అద్వైతమైన పరమాత్మ స్వరూపం ప్రతిబింబించదు. రాముడు గురుదేవ, మరో ప్రశ్న ఉంది. మీరు ఇందాకటి నుంచి పరబ్రహ్మ పరమ సూక్ష్మమైనదని, దానిమీద ఈ విస్తారమైన ప్రపంచమంతా అధ్యస్తమైందని చెబుతున్నారు. ఇదెలా కుదురుతుంది? ఆవగింజ పొట్టలో మేరుపర్వతం ఇముడుతుందా? వశిష్ఠుడు ఈ ప్రశ్న దగ్గర కొంచెం ఆలోచించి ఇలా అన్నాడు. గుట్ రామ, వేసిన ప్రశ్నలే మళ్లీ వేస్తున్నావు. అణువు వంటి నీ మనస్సులోకి విస్తారమైన స్వప్న ప్రపంచం ఎలా వచ్చిందంటావు? విషయం అర్థమైన కూడా మనస్సుకు పట్టకపోవటం వల్ల ఇలా వచ్చిన ప్రశ్నలే వస్తూ ఉంటాయి. దీనికి సత్యాస్త్ర శ్రవణమే విరుగుడు. ఇక్కడ రాముడు ఏ గ్రంథాలు చదివితే సత్యాస్త్రం చదివినట్లాతుంది అని అడిగాడు. వాల్మీకి కవి మాత్రమే కాదు, మంచి మనస్తత్వవేత్త కూడా ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని ఆ మహాకవి వశిష్ఠుడి చేత యోగవాసిష్ఠమే దీనికి ఉత్తమ గ్రంథం అని చెప్పించాడు. అంతేగాక ఈ గ్రంథ ప్రాశస్త్యాన్ని కొంచెం వివరించాడు కూడా. చెప్పి చెప్పి చివరికి వశిష్ఠుడు, రామ, ఈ యోగావాసిష్ఠ పఠనం ద్వారా తదేక నిష్ఠతో ఆపకుండా ఆత్మవిచారణ చెయ్యాలి అన్నాడు. రాముడు ఎప్పటిదాకా చెయ్యాలి? వశిష్ఠుడు జీవన్ముక్తి కలిగేదాకా చెయ్యాలి. జీవన్ముక్తి వచ్చేస్తే విదేహముక్తి అదే వస్తుంది. రాముడు జీవన్ముక్తి వచ్చినట్లు ఎలా తెలుస్తుంది? వశిష్ఠుడు, అది స్వయంగానే తెలుస్తుంది. నిద్ర నుంచి మెలకువ వచ్చినట్లు నీకు మరొకరు ఎవరైనా చెప్పాలా? అలాగే ఇదీను, అయినా జీవన్ముక్తుడి లక్షణాలు ఎలా ఉంటాయో తెలిస్తే వాటిని అందుకోవటానికి నువ్వు ప్రయత్నించవచ్చు. అంటే జీవన్ముక్తుడికి ఏవి సహజ లక్షణాలో సాధకుడికి అవే సాధనా మార్గాలు. కనుక నీకు జీవన్ముక్తుడి లక్షణాలు, విదేహముక్తుడి లక్షణాలు కూడా చెబుతాను విను అని వశిష్ఠుడు 9వ సర్గలో ఇలా చెప్పసాగాడు.